சுபுலு பொங்கரம் தள தள உங்கரம் நெல்லூரு பொங்கணம் மாமிடாட சம்பணம் பச்சை கட்டி பட்டு சீர ஜாஜிக்காய ஜாம்பண்டு நல்லி பல்லி பில்லி நீ தள்ளி நா செல்லி அகல்லி கரகிள்ளி வாமோ ஆ கோலி சோடா புஸ்ஸன்னா நாக்கு பயம். ஓசினி பயம் பல்லாரி பஸ் ஸ்டாண்டுக்கு ஐயா ఏం చూసినా భయం అంటావేంట అబ్బే ఆగం పెదారెడ్డి చెప్తా సుబ్బులు చాకు లాంటి డాక్టర్ అన్నాడు గానీ మంచి గుళికిస్తాడు వేసుకో ఇంకంతా చెడుగుడుగుడుగుడుగుడుగుడే చెడుగుడంటే భయం గుడుగుడంటే భయం చెడుగుడంటే భయం నాకు గుడుగుడంటే భయం పొంగుదూకుడాటంటే మహాభయం రో ఇంగంటే భయం నాకు చీకటంటే భయం నిలువెల్లా దోస్తాడని అమ్మా భయం రో టెలిఫోన్ బెల్లంటే తగని భయం రో పుల్ల ఐస్ క్రీమ్ ఉంటే అమ్మో భయం రో ఇంతకంటే ఎక్కువైన పెద్ద భయంతో జర్రమొచ్చింది మావ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మావ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది మంచి రోజు చూసి తలకి నీళ్లు పోసి పోసి ఓ మంచి రోజు చూసి నీ తలకి నీళ్లు పోసి ఒంటిగానే నువ్వే ఆ ఏటి గట్టుకెళితే చెయ్యి చాచగానే ఇంకా బారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే పట్టు పట్టి కట్టి పంపుతారే పెద్ద తాయిస్తును ధర్మ సాములోరే చూస్తే భయం నాకు తెలుపు చూస్తే భయం ఏ రంగు వస్తువన్నా బోరింగ్ భయం రో ఉన్న భయం అవు నించున్న భయం కసంగుందా అంటే ఒడి దొంగ భయం రో ఇంటిలో నారు బయట నీ భయాలే ఎందరినో మందులడిగి ఇసుకిపోయాలే ఏ మందు పడక నాకు ఎలా ఎర్రిగా జర్రమొచ్చింది మావా జర్రమొచ్చింది జర్రమొచ్చింది చరచర జర్రమొచ్చింది అమావాస్య పూట అర్ధరాత్రి వేళ రేపమావాస్య పూట రే అర్ధరాత్రి వేళ నీ కోక మెలగ విప్పి ఆ ఊర వకిలి మూసి బొండు మల్లె చెండు పెట్టుకుని ఆ పట్టె మంచం పక్క కల రావే రెండు పక్క బాగా సర్దుకోవే అమ్మాయి ముసుకు తన్ని చకాన్ని తెరపోవే భయం నాకు పైన చూస్తే భయం ఎప్పుడే మౌదు అనయదవ భయం రో ముందు చూస్తే భయం అపో వెనక చూస్తే భయం ఎవడొచ్చి పడతాడనే పిచ్చి భయం రో నీలాంటి కోడి కాడి తోడు లేకనే గుర్రుగన గుండె వైపు చూడపోకనే ఉండి ఉండి గుప్పమనే కొరివి మంటలా జర్రం వచ్చింది గుర్ర గుర్ర జర్రం వచ్చింది జర్రామందే బిరబిర నాకు ఇమ్మంది నీకెక్కిపోతే పిచ్చి నేనింతకెంత రెచ్చి ఇక దింపుతానే మిర్చి నువ్వు నాతో పెట్టుకుంటే పేచి నిన్ను మడత పెట్టి పంపిస్తా కాసి ఇంతైనా కాకుండా టచ్చి తిమ్మ తిరిగేలా ఇస్తానే పంచి అమ్మో సుబ్బులు సోలైందిరా సాలా.